ఇరవై చిత్త నిరోధమే అసలైన తపస్సు. శ్రీరాముడు, గురుదేవ, ఈ మాయా చక్రభ్రమణాన్ని ఆపేది ఎలా? ఈ ప్రశ్నే పూర్వం గాధి కూడా అడిగాడు. తపస్సు చేయమన్నాడు శ్రీహరి, కాని ఈ చక్రం మహావేగంతో గిరగిరా తిరుగుతూ ఉంటే దానికి తగిలిన ఆయసర్. 63. ప్రతి అవయవము ముక్కలు ముక్కలైపోతూ ఉంటే దాన్ని ఆపటం ఎలా? ఈ ప్రశ్న దగ్గరే పూర్వం మనం ఆగా. ఇప్పుడు దానికి వశిష్ఠుడు ఏమి చెబుతాడో విందాము. వశిష్ఠుడు, రామ, ఈ ప్రశ్న గాధి వేసిందే. దీనికి సమాధానం శ్రీహరి చెప్పనే చెప్పాడు. ఆయన తపస్సు చెయ్యమన్నాడు. తపస్సు అంటే ఏమిటో కూడా ఆయనే చెప్పాడు. ఆ స్వామి ఏమి అన్నాడో గుర్తుందా? చిత్తం నాభ్యః కిలాస్యేహ మాయాచక్రస్య సర్వతః ఆయి స్థీయతే చేత్తదాక్రమ్య తన్న కించిత్ ప్రబాధతే. సర్గ 49, శ్లోకం 40. అన్నాడాయన, అంటే ఈ మాయ ఒక మహాచక్రమైతే దాని నడిబొడ్డు నీ చిత్తం. ఈ బొడ్డులోనుంచే చుట్టూ చువ్వలు బయలుదేరి చివరిలో గుండ్రటి చుట్టుకట్టు ఏర్పడితే అది చక్రమవుతుంది. ఈ చక్రం మీద ఎక్కడ వేలు పెట్టినా వేలు విరిగిపోతుంది. ఆ వేలును అంచునుంచి మెల్లిగా కిందకు దించి బొడ్డుమీద పెడితేనో అప్పుడు వేలుకేమీ కాదు. ఆ బొడ్డును గట్టిగా పట్టుకోగలిగితే ఆ చక్ర భ్రమణమే ఆగిపోతుంది. నువ్వు చక్ర యుద్ధంలో గట్టివాడివే కదా. ఎదుటివాడు చక్రం విసిరినప్పుడు మీరేం చేస్తారు? దాన్ని అంచు దగ్గర పట్టుకుంటారా? పట్టుకోరు. చువ్వల దగ్గర పట్టుకుంటారా? పట్టుకోరు. ఒడుపుగా బొడ్డు దగ్గర పట్టుకుంటారు. ఆ బొడ్డును గట్టిగా పట్టుకుంటే చక్రం ఆగిపోతుంది. మాయాచక్రం దగ్గర కూడా అంతే. చక్రానికి బొడ్డు అంటే ఏమిటి? అది తిరుగుతుంది, తనతో బాటు చువ్వల్ని చక్రాన్ని కూడా తిప్పుతుంది. అలాగే నీ మనస్సు తను తిరుగుతుంది, నిన్ను కూడా తిప్పుతుంది. కనుక మాయొక్క వేగాన్ని ఆపదలుకుంటే నువ్వు చిత్తనిరోధ రూపమైన తపస్సు చెయ్యాలి. అదే శ్రీహరి చెప్పింది. దీని అర్థం ఏమిటి? తస్మాద్రాఘవ సంత్యజ్య తీర్థదాన తపః క్రియాః శ్రేయసే పరమాయంత. చిత్తమేవ వశం కూరు. సర్గ 50, శ్లోకం 13. రామ, నువ్వు మాయా నిరోధాన్ని కోరుకుంటున్నావు కనుక దానికి మార్గమేమిటో శ్రీహరి తేల్చి చెప్పాడు. కనుక నువ్వు చేస్తున్న తీర్థయాత్రలు, దానాలు, పూజలు, ఉపవాసాలు మొదలైన రూపాలలో ఉండే తపః ప్రక్రియలను ఆపేసి నీ చిత్తాన్ని వశంచేసుకోవటమనే తపస్సు చెయ్యి. సర్వోత్తమమైన శ్రేయస్సు కావాలంటే ఇదొక్కటే ఉపాయం. ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే శ్రీహరి చేసిన ఉపదేశం ప్రకారం చిత్తాంతరేవ సంసారః కుంభాంతః కుంభకం యథా చిత్తనాశే న సంసారః కుంభనాశే న కుంభకం. సర్గ 50, శ్లోకం 14. ఆయసర్. 64. ఘటంలో ఘటాకాశం ఉన్నట్లుగా ఈ సంసారమంతా మనస్సులోనే ఉంది. ఘటం పగిలిపోతే ఘటాకాశమే లేదు. చిత్తం నశించిపోతే సంసారమే లేదు. ఘటం పగిలిపోతే ఘటాకారం ఉండదు, మహాకాశం ఉంటుంది. చిత్తం పగిలిపోతే సంసారం ఉండదు, పరమాత్మస్వరూపం ఉంటుంది. అయితే మనస్సనే చక్రపు బొడ్డును పట్టుకు నిలిపేస్తే మనస్సు తిరగటం ఆగిపోవచ్చేమో, కాని మనస్సే లేకుండా పోతుందా అని సందేహిస్తావేమో. అలా సందేహింపవలసిన పని లేదు. కదిలితేనే అది మనస్సు, కదలకపోతే అది మనస్సే కాదు. శ్రీరాముడు, తత్వవేత్తలైన విద్వాంసులకు మనస్సే ఉండదంటారా? వశిష్ఠుడు, ఉంటుంది, కాని అందులో ఉండే వాసన బీజాలు తత్వజ్ఞానంచేత నశించిపోతాయి. ఉట్ అంటే బాగా వేగించిన గింజలలాగా మాడిపోతాయి. అందువల్ల వాళ్లకు ఆశలుగాని సుఖదోహకాలుగాని రాగద్వేషాలుగాని ఉండవు. ఇలాంటి స్థితి అందాలంటే శాస్త్రాభ్యాసం, సజ్జన సహవాసం, యోగాభ్యాసం అనేవి మూడూ ఉండాలి. కనుక రామ, వాటిని నువ్వే సాధించి వాటి ద్వారా నీ మనోవేగాన్ని నువ్వే నిలుపుకో. ఈ విధంగా ప్రారంభించిన వశిష్ఠ మహర్షి బోధ ఈ 50వ సర్గలో 85 శ్లోకాల దాకా సాగింది. వీటిల్లో 64వ శ్లోకం నుంచి వృత్తం కూడా మారిపోయింది. కవితామయంగా సాగిన ఈ బోధలలో వశిష్ఠ మహర్షి ఈ మనస్సే ఒక పాము అన్నాడు, గద్ద అన్నాడు, కోతి అన్నాడు, పాసము అన్నాడు, కత్తి వాదర అన్నాడు. ఇలా ఎన్నో చెప్పి చెప్పి చివరికి ఇలా అన్నాడు, చిత్తేన చేత శమమాసు నీత్వ శుద్ధేన ఘోరాస్త్రమివాశ్రేత్య చిరాయ సాధో త్యజ చంచలత్వం విమర్కటో వృక్ష ఇవాక్షతశ్రియః సర్గ 50 శ్లో 84. రామ, శత్రువు వేసిన రాజస బ్రహ్మాస్త్రాన్ని సాత్విక బ్రహ్మాస్త్రంతో అణచిప్రేసినట్లుగా సంసార కలుషీకృతమైన చిత్తాన్ని వైరాగ్య పరిశుద్ధమైన చిత్తంతోనే అణచివెయ్యాలి. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి కాదు, పూర్తే పోయిందని భ్రమపడి మధ్యలో మానేయరాదు. చాలా కాలం ఈ ప్రయత్నం చేస్తే జ్ఞాన సమాధి లభించి దానివల్ల మనస్సులో ఉండే చలన గుణం తొలగిపోతుంది. అప్పుడు నువ్వు కోతి దిగిపోయిన చెట్టు లాగా నిశ్చలంగా ఉండిపోతావు, నిష్కల్లోలంగా ఉండిపోతావు. ఇలా అనటంలో వశిష్ఠమహర్షికి ఒక ఉద్దేశ్యం ఉంది. ఇంతవరకు నీ మనస్సు యొక్క చలనాన్ని నిలుపుకో, మనస్సు లేకుండా చేసుకో, దానికోసం యోగ సాధన చెయ్యి అంటున్నాడే కాని ఆ యోగ సాధనేమిటో చెప్పటం లేదు. పరిపూర్ణ చిత్త నిరోధాన్ని సాధించిపెట్టే యోగ ప్రక్రియలను కొన్నింటిని శ్రీరాముడికి ఇప్పుడు వశిష్ఠుడు అందించదలుచుకున్నాడు. అందుకే 51వ సర్గలోకి ప్రవేశిస్తూనే వశిష్ఠమహర్షి, రామ, నువ్వు ఉద్దాలక మహర్షి లాగా సాధన చేసి పంచభూతాలను తుడిచిపెట్టేసి మనోజయాన్ని సాధించుకో అన్నాడు. అలా అని ఇక ఆ కథను ఆయనే వివరిస్తున్నాడు. ఆయ్ సర్వ్ 65.